జై శ్రీరామ్. శ్రీరామశరణం మమ. ప్రియ భగవద్బంధువులారా, శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ ఆరంభము అయినది. దాంట్లో మొదటి శ్లోకమే గచ్చతా మాతులకులం భరతేనా అంటూ చెప్పుకున్నాం. భరతునితో పాటుగా శత్రుఘ్నుడు మేనమామ ఇంటికి, భరతుని మేనమామ ఇంటికి వెళ్ళాడు. అయితే ఇంకొక కోశముల్లో అసలు ఇంకొక శ్లోకం ముందు కనపడుతూ ఉంటుంది, ఊరికే చెప్పుకుందాం. వాల్మీకి రామాయణంలో వావిళ్ళ వాళ్ళ దాంట్లో లేదు, ఇంకా చాలా రామాయణాల్లో కూడా కనపడలేదు. కానీ ఈ మధ్య నెట్లో ఉండేటటువంటి ఒక రామాయణంలో ఉన్నది ఇది. యుధాజిత్ ప్రాప్య భరతం సశత్రుఘ్నం ప్రహర్షిత స్వపురం ప్రావిశద్ వీర పితా తస్య తుతోష. యుధాజిత్తు భరతుడిని శత్రుఘ్నుడిని కూడా తీసుకుని వెళ్ళినందుకు అతని తండ్రి సంతోషించాడు అనేది మొదటి శ్లోకము అన్నమాట. అలా కనపడుతూ ఉన్నది కొన్నింటిలో. ఆ తర్వాత ఇక ఇక్కడ విషయాల్ని ఋషి చెబుతూ ఉన్నాడు, భరతునితో కలిసి శత్రుఘ్నుడు వెళ్ళాడు అని. దాని వ్యాఖ్యానాన్ని తెలియచేస్తూ వారు ఈ బాలకాండలో ఉన్నటువంటి విషయాన్ని చెబుతూ మరొకసారి నెమరు వేసుకున్నట్లుగా దాన్ని పూర్వ అపరములను కూడా అంటే సంగతి అంటుంటారు. ఆ కాండముతో ఈ కాండమునకు ఉన్నటువంటి సంబంధము ఇది అయోధ్యకాండ కనుక, అంటే అక్కడ రాముని బాల్యము విద్యలు తెలియజేసినటువంటిది బాలకాండ అయింది. ఆయన వివాహం కూడా అయిపోయింది, బాల్య వివాహమే దాదాపుగా వారికి జరిగింది. మనం ఈనాటి లెక్కల ప్రకారం చూసుకుంటే 12 ఏళ్ళు రామునికి, 8 సంవత్సరాలు సీతమ్మకి. ఇక అయోధ్యలో జరిగిన కథ కనుక దీనికి అయోధ్య కాండ అని పేరు. కాండ అంటే ఒక భాగము అని అర్థం. ఆశ్వాసములని, అలాగే ఉల్లాసములని, పర్వములని, స్కంధములని వాటి పేర్లు అలా చెబుతూ ఉంటారు. కాండము అనేటటువంటి దానికి ఇప్పుడు వాటికి చెప్పినప్పుడు భాగవతం ఒక చెట్టు అని, స్కంధములోని అంటే దాని యొక్క భాగాలు, ఆ కొమ్మలు అటు ఇటు వెళ్ళినవి అని. అలాగే పర్వము అని అంటే చెరుకు గడతో పోల్చి చెరుకు రసంలాగా ఉంటుంది అని చెబుతారు. ఇక్కడ కాండము వస్తే ఇది నీరు, కాండము అని అంటే సముద్రము లాంటిదని కాండగ్రాహ మహామీనం అంటూ రామాయణం యొక్క మహాత్మ్యాన్ని తెలియచేస్తూ చెబుతూ ఉంటారు. ఇది ఒక సముద్రం వంటిది, దీంట్లో చాలా రత్నములు ఉన్నాయి అన్నట్లుగా చెబుతారు. అది అసలు భాగాలకే ఇవన్నీ పేర్లు. వాటిలో ఇప్పుడు కొన్ని కొన్ని భాగాలు చేయాలి కదా, మొత్తం అంతా వేలక వేల శ్లోకాలు ఒకే రకంగా ఉంటే మరి దానికి వస్తువునకు కూడా బరువైపోయినట్లుగా ఉంటుంది గ్రంథానికి. అందుకని అలా వేరువేరుగా చెప్తుంటారు భాగాలుగా కూడా. ఇప్పుడు మరి ముద్రణలు కూడా అలాగే వస్తూ ఉంటాయి. దాంట్లో చెప్పినటువంటిది బాలకాండంలో విష్ణుమూర్తి యొక్క పరత్వాన్ని చెప్పారు అన్నారు. అలా చెప్పి సర్వస్మాత్ పరుడు అని చెప్పి నిర్ణయం చేసి ఇక దీంట్లో ఏం చెప్తూ ఉన్నారంటే ఆయన యొక్క గుణములు సంప్రతి తస్యహేయ ప్రత్యనీయక కళ్యాణ ఏకతానత ప్రతిపాద్యతే ద్వితీయ కాండేనా అంటూ ఉన్నారు. అథవా అంటే ఒకవేళ అలా కాకపోయినా ఇలా కూడా ఆలోచించుకోవచ్చు. ఇది వ్యాఖ్యాతలు చెప్పేదే వీరి భావాలు. పూర్వం వక్ష్యమాణ ధర్మానుష్ఠాన ఉపయోగితయ రామాయణ పురుషాణం మహాకుల ప్రసూతత్వ మహాగురుకృపాలబ్ధ ధనుర్వేద రహస్యత్వ తత్సంవాదభూత తాటకా తాటకేయాది నిరాశ హరధనుర్భంగ వైష్ణవచాప పరిగ్రహ ప్రభృతి గుణ సహధర్మచారిణీ యోగశ్చ సప్రపంచం దర్శితాః. ఇక ఏమిటి అనంటే వక్ష్యమాణ ధర్మము, ధర్మాలని అనుష్ఠించటానికి వచ్చినటువంటి వారు. ఏమేమి ధర్మాలు? సామాన్య ధర్మాలు, విశేష ధర్మాలు, రెండు రకాలు ఉంటాయి. సామాన్య ధర్మాలు అనంటే అందరూ ఆచరించతగినటువంటివే, లౌకికమైనవి. విశేషము అనంటే పరమాత్మ సంబంధమైనటువంటి వాటిని విశేష ధర్మము అంటారు. అలా ఇంకా ఏదో ధర్మ సూక్ష్మాలు అని అంటూ లోకంలో చెప్పుకుంటారు, సరే అవి వేరు. ఇక్కడ రామాయణ రీత్యా చూస్తే విశేష ధర్మము అనంటే పరమాత్మ ధర్మము అని అర్థం. పరమాత్మ సంబంధంగా రాముడు మనిషిగా చెప్పుకుంటే సామాన్య ధర్మం, ఇక్కడ వేరుగా ఉంటుంది. ఇక్కడ పరిభాష వేరు. లోకంలో విశేష ధర్మం అంటే ఏదో సమయానికో సందర్భానికో వాటిని చెబుతుంటారు. అంటే అబద్ధం ఆడకూడదు అన్నది సామాన్య ధర్మము అయితే, విశేష ధర్మాలలో అబద్ధం ఆడవచ్చు అన్నట్టు కొన్ని చెబుతుంటారు. కనుక అవన్నీ లోక మర్యాదలు, ఇతరత్రా ఉన్నటువంటివే. కానీ రామాయణ విషయంలో సామాన్య ధర్మము అని అంటే రాముడు మనిషిలాగా ప్రవర్తించిన ధర్మము. విశేష ధర్మము అని అంటే దైవము వలె ప్రవర్తించిన ధర్మము. అవి కూడా కొన్ని చోట్ల ఉన్నాయి. ఆ విభీషణ శరణాగతి మొదలైన చోట్ల అది విశేష ధర్మంగా కూడా చెప్పుకుంటాం. మరి సామాన్యం కాదు కదా అక్కడ. దాన్ని విశేష ధర్మం అని ఎందుకంటారంటే పరమాత్మ యొక్క ఆ పరత్వాన్ని ప్రకటిస్తాడు ఆయన. ఏమిటనంటే సుగ్రీవుడు భయపడుతున్నానన్నాడు. వచ్చినవాడు విభీషణుడు శత్రువు దగ్గర నుంచి వచ్చాడు, మనకేమైనా ప్రమాదం చేస్తాడేమో అని. అంటే నన్ను ఎవ్వరూ చేయలేరు అన్నాడు. పిశాచాన్, దానవాన్, యక్షాన్, రాక్షసాన్ అంటూ ఈ ప్రపంచంలో ఎవడు కూడా నన్ను ఏమీ చేయలేడు అన్నాడు. అంగుళ్యగ్రేణ నా ధనుష్ టంకారం చేస్తే మొత్తం నాశనం అయిపోతారు అన్నాడు. సరే, ఇంతవరకు ఇది సామాన్యమే. ధనుష్ టంకారము ధనుర్విద్యతో నేను చంపేస్తా అందరినీ అంటాం, రాముడుగా అనొచ్చు. మరి ఆ తర్వాత మరి నీ ధనుష్ టంకారము చేసే లోపే వాళ్ళు నీ మీద పడితే ఏమిటి అంటాడు. అంటే ఇచ్చన్ హరిగణేశ్వర, ఇచ్చన్ సంకల్పం, వాళ్ళందరూ చచ్చుగాక అనుకుంటే చచ్చిపోతారు అన్నాడు రాముడు. మరి ఇదేమిటి, మానవుడిగా ఉన్నటువంటి రాముడు చచ్చిపోతారు, వాళ్ళందరూ నష్టోభవ అంటే చచ్చిపోతారా? ఇది పరమాత్మ అయితేనే సంకల్పము, సంకల్ప బలము కూడా. కనుక అక్కడది విశేష ధర్మము అంటారు. అలా కొన్ని కొన్ని చోట్ల జటాయువుకు మోక్ష ప్రదానం చేసిన చోట్ల కొన్ని చోట్ల ఉంటాయి. కనుక ఇప్పుడు ఇక్కడ ఏం చెబుతూ ఉన్నారు, ఇక్కడ సామాన్య ధర్మములు అని అంటే వీళ్ళు రామాయణ పురుషులు. ఇప్పుడు ఇక్కడ నలుగురు ఈ పురుషులు అన్నప్పుడు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. వీళ్ళు ఈ ధర్మములు ఏమి ధర్మములు అని అంటే రాముడుగా పితృవాక్య పరిపాలన, లక్ష్మణుడుగా శేషత్వము అంటే పరమాత్మకి ఈ జీవులందరూ కూడా దాసులే అనే విషయాన్ని తెలియచేస్తాడు ఆయన. కైంకర్యము అంటారు దానిని, స్వామికి సేవ చేయటం. ఆయన ఎక్కడున్నా శేషేస్తాడు, సేవే ఆయనకి ప్రధాన లక్ష్యము. కనుక లక్ష్మణ రూపములతో శేషత్వాన్ని తెలియచేశాడు అని. ఇక భరతుడిగా వచ్చి పారతంత్ర్యము, అది విష్ణుమూర్తే. ఈ నాలుగు విష్ణుమూర్తి రూపాలే అంటారు. తర్వాత ఏయో పద్మపురాణము వాటిల్లో వచ్చేసి ఈయన లక్ష్మణుడిని శేషుడుగా ఇలా కొన్ని రూఢి అయిపోయి ఉన్నాయి. కానీ పరమాత్మ అంశలేనని చెప్పాడు వాల్మీకి. నాలుగు భాగాలు పరమాత్మ అంశలే. కనుక భరతుడుగా పారతంత్ర్యము, ఒక జీవులు కూడా ఎలా చేయాలో చెబుతున్నారు. రాముడు మానవుడిలాగానే ప్రవర్తించినప్పుడు వీళ్ళు కూడా మానవ ధర్మాలని ఇలా చూపించారు అని. పారతంత్ర్యం అని అంటే ఏది చెబితే అది చేయటమే. లక్ష్మణస్వామిని అడవులకు రావద్దని చెబితే వినల, నేను విడిచిపెట్టి ఉండలేనన్నాడు. ఆయన నిజంగా విడిచిపెట్టి ఉండలేడు. మరి నీటిని విడిచిన చేప ఎంతసేపు బ్రతుకుతుందో సీతాదేవి నేను అంతేనంటాడు ఆయన. నీటిని విడిచిన చేప ఎంతసేపు బ్రతుకుతుందండి, శరీరంలో తడి ఆరే వరకు అది దాని ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అలాగే నువ్వు నిజంగా నీ మనసులో నన్ను నిజంగా ఇక్కడ ఉండు, నేను నిన్ను తీసుకెళ్ళను అని నువ్వు నన్ను విడిచిపెట్టావు అని తెలిస్తే అది రూఢవగానే నా ప్రాణాలు ఉండవు అన్నాడు. కనుక తప్పదు ఆయన వెంట తీసుకెళ్ళాలి. ఈయన పారతంత్రం అంటే ఏది చెబితే అది చేయటమే. అలా చేసేసాడు భరతుడు. ఇక శత్రుఘ్నుడుగా ఏమిటి అంటే భాగవత అభిమాన నిష్టారూప విశేష ధర్మాశ్చ ప్రతిపాద్యంతే. ఇక్కడ భాగవతులందు అభిమానము, భరతుడు భాగవతుడు, ఆ భరతుడు వెంట వెళ్ళటం అనేది విశేష ధర్మంగా చెబుతున్నారు. భగవంతుని సంగతి, భాగవతుల సంగతి కూడా విశేషంగానే చెప్పారు. అలా వక్షమాణ ధర్మములు, అలా మహాకుల ప్రసూతత్వము, ఇక్ష్వాకు వంశములో జన్మించటము, మహాగురు కృపాలబ్ధ వశిష్ఠుడు, విశ్వామిత్రుడు సామాన్యులు కాదు కదా, ఋషులు, మహర్షులు వాళ్ళు, వారి యొక్క అనుగ్రహము చేత లభించినటువంటి వేదములు ధనుర్వేద రహస్యాలు, అలాగే వారు చెప్పిన మాటలు విని తాటక తాటకేయాది నిరాశము, అంటే తాటక తాటకులు తాటకేయులు అసుబాహుడు మారేచుడు వాళ్ళని నిరసించటము, అలాగే హర ధనుర్భంగము, హరుని యొక్క ధనస్సునేమో విరవటము, వైష్ణవ చాపము పరిగ్రహము. ఇది కూడా ఒక విష్ణు అవతారానికి రూఢి. సామాన్యంగా శివ అవతారం అయితే శివభక్తులు అయితే మరి శివచాపాన్ని విరవరు. అలా ఇంకా ఎక్కడైనా సరే ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాను, అదేం తప్పు కాదు, వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి భక్తిని ప్రదర్శించుకుంటారు, దాన్ని గౌరవంగానే చూస్తారు. కానీ ఇక్కడ విరిచాడు ఆయన శివధనస్సుని విరవటము, వైష్ణవ చాపము, వైష్ణవ ధనస్సునేమో తీసుకున్నాడు పరశురాముడి దగ్గర నుంచి. ఇటువంటి గుణములు తెలియచేయటము సహ ధర్మచారిణి యోగము, అంటే తనతో సమానమైనటువంటి ధర్మములను ఆచరించేటటువంటి ఆవిడను పరిగ్రహించటము సీతామహాదేవిని భార్యగా. సప్రపంచం దర్శితాహ, విస్తారంగా తెలియచేయబడినవి బాలకాండమునందు అన్నారు. ఇవే మరి అక్కడ తెలియచేయబడినటువంటివి అన్నీ కూడా. ఈ సహధర్మచారిణి యోగము అనేది చాలా గొప్ప విశేషము. మొన్న మనకి కొంచెము ఆ సమయం దగ్గరకు వచ్చేసింది అన్నట్లుగా కూడా ఇది కొంత చెప్పుకోవటం కుదరలేదు. ఇక్కడ కూడా మరలా సందర్భం వచ్చింది కనుక సహధర్మచారిణి అనేటటువంటి కూడిక కలయిక చాలా అద్భుతంగా తెలియచేశారు ఆయన. రామస్తు సీతయా సార్ధం విజహార బహూన్ ఋతూన్ మనస్వీ తద్గతస్తస్య నిత్యం హృది సమర్పిత. ఇది వాళ్ళు రాముడు సీతయా సార్ధం సీతాదేవితో కూడా బహూన్ ఋతూన్ విజహార చాలా ఋతువులు వారు అనుభవించారు అన్నారు ఆయన. దీన్ని మనస్వి తద్గతస్తస్య నిత్యం హృది సమర్పిత, ఆమె కూడా తద్గత ఆ రామునికి గతమైనటువంటిది, అంటే రాముని అందే మనస్సును చేర్చినటువంటి ఆ తల్లి హృదయమునందు రామునికే సమర్పించేసింది తన భావమంతా కూడా. దాన్ని వ్యాఖ్యానం ద్వారా కూడా చూద్దాం. రామస్తు అంటే తుశబ్దేన పూర్వస్మాత్ వైలక్షణ్యముచ్యతే పితృశుశ్రూషణ ధర్మ ప్రవర్తన దేవతారాధన ఆదికము హి పూర్వముక్తం. అంటే రాముడు అక్కడ పితృశుశ్రూషణ తండ్రికి సేవ చేయటము ఆ ధర్మము దేవత ఆరాధనము ఇవన్నీ చేసుకుంటూ ఉండేవాడు. వాటితో పాటుగా సీతాదేవి ఆమె విషయంకి వచ్చేటప్పటికి సంప్రతి వాత్స్యాయనం అభ్యస్య కామతంత్ర పరో అభూత్, వాత్స్యాయనుడు చెప్పినట్లుగా కామతంత్రము అంటే వీరు బాల్యంలోనే ఉన్నారు కదా, ఏ ఏ వయసులలో ఏ ఏ కామతంత్రాలు ఉంటాయో అవి చక్కగా ఆచరిస్తూ ఉన్నాడు రాముడు అని చెబుతూ ఉన్నారు. సీతయా అయోనిజయ, ఆమె సీత అంటే అయోనిజ అని తెలుస్తుంది. సీత అనేటప్పుడు నాగేటి చాలుకు పేరు కదా, ఆమె అయోనిజ. అట్లా స్వాభావిక సౌందర్య సమృద్ధివ అవతీర్ణాపి భోగస్రోతస్య ప్రధాన అభూత్ రామస్య ప్రావణ్య అతిశయ ప్రదర్శిత. స్వాభావికమైనటువంటి సౌందర్యం, ఆమె అయోనిజ కనుక తల్లిదండ్రుల ద్వారా అని కాదు, ఆమె లక్ష్మీదేవియే కనుక స్వాభావికమైనటువంటి ఆ సౌందర్యము ఆ సౌందర్య సమృద్ధి ఇవన్నీ కూడా వచ్చేసినాయి ఆ తల్లికి. విజహార ఆమెతో కలిసి విజహార అంటే విహరించాడు. పరస్మైపదేన ఫలపర్యవసాయితో ఉచ్యతే, ఆ పరస్మైపదం విజహార ఎవరికి వారే ఫలాన్ని అనుభవించినట్లుగా. బహూన్ ఋతూన్ అంటే చాలా ఋతువులు అని చెబుతూ ఉన్నారు. ఋతువులుగానే చెబుతూ తయా భోగ నైరంతర్యం సూచ్యతే, ఆ భోగములు నిరంతరము వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు. భోగం ఉన్నప్పుడు కేవలం శారీరక కలయిక ఒకటే కాదండి, అది అంతా అసలు అది పెద్ద విశేషం కాదు. హృదయములు కలిసి ఆ హృదయములు మాట్లాడుకుంటూ ఉన్నట్లుగా ఎప్పుడు కూడా వాళ్ళు విహారాలు చేస్తూ ఉన్నారు. వన విహారాలు జల విహారాలు అన్నీ కలిసే ఉంటున్నారు ఇద్దరూను. అలా మనో అస్యాస్థితి మనస్వి, బుభుజే ఆ భోగములను అనుభవించారు. సంశ్లేష దశాయాం సీతాసంకల్పం అపి అతిశయ్య భోగస్రోత ప్రవర్తయత ఇత్యర్థః. సీతాసంకల్పాన్ని కూడా అతిశయించంటే ఆ మనసులో ఏమున్నదో తెలుసుకొని అలా ప్రవర్తిస్తూ ఉన్నాడు రాముడు. నిత్యం తద్గత తస్యాంగత, ఆమె విషయంలో నిత్యము కూడా ఎల్లప్పుడూ కూడా అలా ప్రవర్తిస్తూ ఉన్నాడు రాముడు. జాతి గుణవత్తు అపృథక్ సిద్ధతయా తదేకరసోభూత్ ఇత్యర్థః. ఇక్కడ అపృథక్ సిద్ధము అంటే వీరిద్దరిది కూడా విడదీసి చూపించడానికి వీలు కానటువంటి సంబంధం ఇద్దరికీ ఉన్నది. అంటే రాముడిని వేరుగాను సీతాదేవిని వేరుగాను చూపలేము. ఇదేమిటండి, మరి వేరువేరు శరీరాలతో కనపడతారు కదా, వేరువేరు శరీరాలే తప్ప వారి మనసులలో రాముని మనసులో సీత, సీతమ్మ మనసులో రాముడు. ఈ మాట ఆంజనేయ స్వామి కూడా చెబుతాడు అక్కడ సుందరకాండలో చెబుతాడు. విడిచిపెట్టి ఎలా ఉన్నారు ఈ ఇద్దరు అని ఆయన అనుకుంటాడు. ముందేమో రాముడిని ఏమిటి ఇంత ఈ వియోగము అన్నట్లుగా ఈయన ఎంత బాధపడతాడు ఒక స్త్రీ కోసం అనుకున్నాడు. తర్వాత సీతమ్మను చూసిన తర్వాత అనుకున్నాడు అసలు ఈ వీడిని విడిచిపెట్టి ఎలా బ్రతికాడు ఆశ్చర్యం అన్నాడు. ఎలా కారణం ఇద్దరికి కూడా అంటే తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజన, వాళ్ళు అభిజనములో కానీ వయస్సులలో కానీ వృత్తములలో నడవడికలో కానీ ఇద్దరు కూడా తుల్యము సమానంగా ఉన్నారు ఇద్దరు. మరి ఎలా విడిచి ఉండగలిగారు అనంటే అబ్బే విడిచి ఎక్కడున్నారు, రాముని మనసు రాముని ప్రాణాలన్నీ సీతమ్మ దగ్గర, సీతమ్మ ప్రాణాలన్నీ రాముడి దగ్గర ఉన్నాయంట, కనుక ఇంకెక్కడికి పోతాయి అంటాడు ఆయన. అదిగో అలా అపృథక్ సిద్ధము అని అంటున్నారు వీళ్ళు. విడదీసి చూపటానికి వీలు కానటువంటి స్థితిలో అనుభవిస్తూ ఉన్నారు. సర్వదా తదాసక్త చిత్తో అభూత్, ఎల్లప్పుడూ కూడా ఒకరిని ఒకరు ఆసక్తితో కలిసి ఉన్నటువంటి వారు. తస్యాహ హృది నిత్యం సమర్పిత, సీత అపి రామకృత తత్తద్వ్యాపారేణ వశీకృత తదాయత్త చిత్త ఆసీత్. సీతాదేవి కూడా అలాగే ఉన్నది, రాముడు ఎలా ఉన్నాడో ఆయన విషయంలో ఆ తల్లి కూడా అలాగే ఉన్నది. నిత్యం తద్గత, నిత్యము కూడా తద్గత అయినది ఆ తల్లి అంటూ ఉన్నారు. అంటే ఆయన ఎందే మనసు ఉన్నది ఆమెకిని, ఆమె ఎందే మనసు రామచంద్రస్వామికిని. ఇలా నిరంతరము కూడా ఆ అనురాగాన్ని ప్రదర్శించుకుంటూ ఒకరికి ఒకరు బహూన్ ఋతూన్ విజహార అని చాలా ఋతువులు, అంటే వసంత ఋతువు అలా రెండేసి నెలలను కలిపి ఋతువులు చెబుతూ ఉంటానికి కారణం ఏంటంటే ఋతువులలో మాత్రమే భూమి మీద మార్పులు వస్తాయి. ఏ రోజుకు ఆ రోజు ఏం మార్పు ఉండదు. ఆ సూర్యోదయ సూర్యాస్తమయాల్లో కానీ చలి చీకటి వెన్నెలలో కానీ కానీ ఋతువులలో మారిపోతూ ఉంటాయి. పూలు పూయటము, చల్లబడటము, వర్షాలు, చలికాలము, వేసవి అంటూ ఇలా ఋతువులను చెప్పారు. ఏ ఋతువుకు తగిన రీతిలో ఆ ఋతు విహారములు వారు చేశారు అని. ఇప్పుడు మనకే ఉన్నాయి కదా ఏదో ఏసీలు ఇలాంటివన్నీ కూడా, ఇంకా కొన్ని చలికాలంలో వెచ్చగా వెచ్చని రోజులలో చల్లగా ఉండేటటువంటివి చాలా ఉన్నాయి, అలా ఉన్నారు అని వారిని గురించి చెప్పారు. ఇంకా తయా స రాజర్షి సుతాభిరామయ సమేయువాన్ ఉత్తమ రాజకన్యయా. ఇంకా ఏం చెప్తూ ఉన్నారంటే గుణాతు రూపగుణాతు గుణముల వలన రూపగుణముల వలన ఒకరికి ఒకరు ఆనందంగా ఉన్నారు. తస్యాశ్చ భర్త ద్విగుణం హృదయే పరివర్తతే అంతర్జాతం అపివ్యక్తం ఆఖ్యాతి హృదయం హృద తస్య భూయో విశేషేణ మైథిలీ జనకాత్మజ. దేవతాభిమ రూపే సీత శ్రీరివ రూపిణి, లక్ష్మీదేవి వలె ఆ తల్లి అలా ప్రకాశిస్తూ ఉన్నది ఆమె. ఇక ఆ రాజసుత అయినటువంటి ఆమెతో కలిసి రామచంద్రస్వామి ఆనందాలను అనుభవిస్తూ ఉన్నారు. ఈయన విష్ణువు వలె, అమరేశ్వరుడైనటువంటి విష్ణువు వలె ఈయన అలా ఒకరికి ఒకరు సుశుభే, ఒకరికి ఒకరు ప్రకాశముగా ఆ భోగములను అనుభవిస్తూ ఉన్నారు అని చెప్పాడు ఆయన. తీవ రామ సుశుభే అతికామయ విభుశ్రియ విష్ణురివ అమరేశ్వర. ఆ అమరేశ్వరుడు నిత్యసూర్యులకు ప్రభు అని ఇక్కడ అర్థం అన్నమాట. అమరులు అంటే దేవతలనే భావం కాదంటారు ఇక్కడ. నిత్యసూర్యులకు అధిపతి అయినటువంటి విష్ణువు వలె రాముడు కూడా అలా ప్రకాశించాడు అని చెప్పారు. అంటే అంతటి ఇద్దరి యొక్క అనురాగమును, వారి యొక్క లక్ష్మీ యోగము అలా దర్శింపబడింది ఇక్కడ అన్నారు. దాంట్లో ఇక్కడేమో ఇక అత్ర భూమియోగ ప్రదర్శిత ఇచ్చపి బ్రువతే. భూమియోగము అంటే ఇప్పుడు పట్టాభిషేకం చేయాలంటున్నాడంటే భూపరిపాలన చేయాలి కదా, దీంట్లో ఇక భూమి యోగాన్ని చెప్తూ ఉన్నారు. యోగం అంటే కలయిక, వారితో కలిసి ఉండటం, అది ఒక దశ. ఆ లక్ష్మీదేవి యొక్క దశను కలిసి ఉండే స్థితిని అక్కడ చూపించారు సీతా వివాహంతో. ఇక్కడ పట్టాభిషేకం ద్వారా భూమి యోగాన్ని ప్రదర్శింపబోతూ ఉన్నారు అన్నాడు. పూర్వము పరత్వం ఉక్తం, అంటే పూర్వము పరత్వాన్ని చెప్పారు, ఆ పరమపదంలో ఉండే స్థితి. అదే అమరేశ్వరుడు అని చెప్పారు కనుక నిత్యముక్తులకు ప్రభు అని పరత్వాన్ని చెప్పటం కూడా జరిగింది. అలా అత్ర సౌలభ్యం ఇది, ఇక దీని యందు సౌలభ్యాన్ని చెబుతూ ఉన్నారంటే సులభంగా అంతటి పరమాత్మ ఇక్కడికి వచ్చి సులభంగా లభ్యమవుతూ ఉన్నాడు అన్నారు. మరి ఆ ఇల్లు తిరిగాడు ఆయన అయోధ్యలో, చాలా సులభుడైపోయాడు కదా అవి చెబుతారు వాళ్ళే. పూర్వం లక్ష్మీ విశిష్టం ప్రాప్యస్య స్వరూపముక్తం ప్రాప్తురూప జీవస్వరూపం అత్ర నిరూప్యతే. పూర్వమేమో ప్రాప్యము అంటే లక్ష్మితో కూడి మాత్రమే ఉన్నవాడినే మనము సేవించాలి, ప్రాప్యం అంటే మనం పొందేది సేవించాలి ఆ ఇద్దరిని కూడా. అలాగే ఇక్కడ దీంట్లోనేమో మన స్వరూపము పొందవటేటటువంటి జీవం యొక్క స్వరూపాన్ని దీంట్లో నిరూపిస్తున్నారట. ఎలాగయ్యానంటే తత్ర ప్రథమం అతి రహస్యతయా అవశ్య విజ్ఞాతవ్యాం లఘు ఉపపాదనాం భాగవతాభిమాననిష్టాం శత్రుఘ్నానుష్ఠానముఖేన దర్శయతి. ఇదేండి దీంట్లో రహస్యం, అంటే అతి రహస్యమైనటువంటిది ఇది, అవశ్యము తెలుసుకోదగినటువంటిది కూడా. దానిని ఏమిటంటే భాగవతాభిమానమే ప్రధానము అని, అందుకని శత్రుఘ్నుని ద్వారా దీనిని తెలియజేస్తూ ఉన్నారు అన్నారు. ఇంకా విశదంగా రేపు చూద్దాం. జై శ్రీరామ్, శ్రీరామ శరణం మమ.